జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ. పరమ భాగవతులరా, శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో రామచంద్రస్వామి సీతామహాదేవికి తనతో పాటు రావడానికి అనుమతి ఇచ్చాడని చెప్పుకున్నాం. అప్పుడు లక్ష్మణుడు చూసి ఆయన కూడా తన రాముని వెంట వెళ్ళటానికి అనుజ్ఞ కోసమై ఆయన పాదములను గట్టిగా పట్టుకొని సీతామహాదేవిని చూస్తూ ఇలా అన్నాడు. ఈ శ్లోకాన్ని శరణాగతి అనేటటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని తెలియజేస్తూ ఉన్నది అని గోవిందరాజీయంలో మనకు వివరిస్తూ ఉన్నారు. సామాన్యంగా తదితరులందరూ కూడా, అందుకే వైష్ణవానికి ఎక్కువ రామాయణం ప్రాణం వంటిదే. తిరువాయుమొళి తమిళ భాషలో ఇవి రెండు కూడా అద్భుతమైనటువంటి గ్రంథాలు. వైష్ణవము శరణాగతి అనేది చాలా గొప్ప ధర్మము. దీని యందు దానిని బాగా విశదంగా తెలియచేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏదో మామూలుగా చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ శ్లోకాన్ని ప్రతి అక్షరాన్ని ప్రతి పదాన్ని వివరిస్తూ ఉంటారు ఈయన. సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందన సీతాం ఉవాచ అతీశ రాఘవంచ మహావ్రతం. సహ అంటే లక్ష్మణుడు, భ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య, ఆ రాముని పాదములను రెంటిని కూడా గట్టిగా పట్టుకొని ఆ రామునితో ఎలా అంటూ ఉన్నాడు అని చెప్పారు. దీనికి వివరణ ఇస్తూ ఉన్నారు. సభ్రాతురితి సహ అంటే రామానువృత్తి రూప ప్రయోజనాయ. ఈ లక్ష్మణుడు ఆ రాముని వెంట వెళ్ళటము ఎవరికి ప్రయోజనము అని అంటే, రాముని అనువృత్తి అంటే రాముని అనుసరించి వెళ్ళటమే లక్ష్మణునికి ప్రయోజనము. తనకంటూ వేరే ఏమీ లేదు. అంటే శరణాగతుడైన వాడు శరణ్యుడైనటువంటి వానికి అనుసరించి వెళ్ళటమే, ఆయనకి ఏదో దాన్ని అనుసరించటమే. కనుక అలా అనుసరించి వెళ్ళటమే ప్రయోజనముగా కలిగిన వాడు ఉపాయాంతర శూన్య. అంటే మరొక ఉపాయాంతరం లేదు, ఆయన అనుసరించి వెళ్ళటమే ఉపాయము. అంటే తాను ఏది పొందాలి అనుకుంటూ ఉన్నాడో ఆ పొందాలి అనుకునేటటువంటి దాని కొరకై చేసే పని, దాన్ని ఉపాయము అంటారు. మరి మనం కూడా వాడుతూనే ఉంటాంగా, ఉపాయంగా ఆ పనిని నెరవేర్చుకోవాలి అని. ఆ ఉపాయం అనేది సాధనము అంటారు దీనిని. అదే సాధనం ఆయన్ని అనుసరించి ఉండటమే, కనుక అది ఈ మాట తెలియచేస్తుంది అంటున్నారు. భ్రాతుహు సహ అనే మాట, ఒక భ్రాతుహు అంటే సోదరుని యొక్క. అంటే భ్రాత అన్నప్పుడు సోదరుడు కనుక అవర్జనీయ సంబంధ కథనాత్ శరణ్యత్వం ఉక్తం. అవర్జనీయ సంబంధం అంటే విడవ తగని సంబంధం, విడిచేది విడిచిపెట్టేది కాదు. నాకెందుకులే, పోతే పోయాడు అడవికి ఆయనే కాదా, తండ్రి ఆయన్నే వెళ్ళమన్నాడు నాకెందుకు అనేమి అనుకోలేదు ఈయన. మా రాజు ఈయన కూడా రాకుమారుడే కదా, వీళ్ళకి కావలసినంత ఆ తల్లి రాణి ఏ ఉంటాయి, ఆ గ్రామాలు ఇచ్చి ఉంటాడు, వాటి మీద వచ్చే ఆదాయాలు ఎవరి వారికే ఉంటాయి, ఆ పన్నులు ద్వారా వచ్చాయి ఏయైనా కానీ. అంతేకాక గోవులు, అసలు ధనం అప్పుడు గోవులు ఆభరణాలు మాన్యాలు అన్నీ కూడా భార్యలకు ఇస్తూనే ఉంటారు. కనుక ఆమెకి ఉంటాయి, ఆమెకి ఏమున్నాయో తన తల్లికి అవి తనకి ఉంటాయి. కానీ ఉండవచ్చు, పైగా ఒక తల్లికి పుట్టిన వారు కూడా కాదు, ఆమె తల్లి వేరు. అయినప్పటికీ కూడా అవర్జనీయ సంబంధం, విడిచిపెట్టడానికి వీలు లేనటువంటి సంబంధం ఉన్నది అని. అంటే కేవలము ఇదే మాత్రమే కాదు, ఆయన పరమాత్మ, ఈయన జీవుడు, దానిలో శేషుడు అంటే శేషభూతుడు అంటారు. అంటే శేషుడు అని అంటే తన యజమానికి గౌరవము తెచ్చిపెట్టేవాడు అన్నమాట. ఏ పని చేసినా ఆయనకి గౌరవము తీసుకురావటమే ఇతనిలో ఉన్నటువంటి విషయం. ఇతనికంటూ వేరే ఏమీ ఉండదు. అది ఎలాంటిదనంటే ఒక వస్త్రములాగా, ఒక ఆభరణములాగా, శరీరములకి వస్త్రాన్ని ధరిస్తారు. అది ఎవరికి అందాన్ని ఇస్తుంది ఆ వస్త్రము? శరీరానికి మనం ధరించినది ఆ వస్త్రానికేమీ అందం కాదు కదా, అది ఆ శరీరానికి అందమిస్తుంది. అలాగే ఒక ఆభరణాలు, నగలు ధరించారనుకోండి, అవి ఎవరికి అందమిస్తాయంటే ఆ శరీరధారికి అందమిస్తాయి. అంతేగాని నగలకి కాదు కదా అందం. అలాగే ఈ శేషుడు అనేవాడు ఆ శేషి యొక్క ప్రయోజనం కోసమే పనిచేయాలి. దీన్ని ఆ పదాలతో పలుకుతూ ఉంటారు. మరి లేకపోతే ఏదో ఒక పదం పలకాలి కదా. లక్ష్మణుడు రామునికి అన్నామనుకోండి, ఆయిద్దరి వరకే అవుతుంది. ఇప్పుడు ఆయిద్దరి వరకే కాదు, ఇది జీవులందరికీ సంబంధించింది కనుక ఈ పదాలు వాడుకుంటాము. శేష శేషి, శేషి నారాయణుడు ఒక్కడే, ఆయనే ఇప్పుడు రాముడిగా వచ్చాడు, మిగిలిన వాళ్ళందరూ శేషభూతులే. దానిలో ఈయన లక్ష్మణుడు మొట్టమొదటగా అన్నీ చేసిన వాడట ఆయనకి, అందుకే ఆది శేషుడు అని అంటారు ఆయన్ని. అంతే తప్ప ఆయన పేరు అసలు ఆదిశేషుడు కాదు, ఆయన పేరు అనంతుడు. అనంతుడు అనేటటువంటి పేరు కలగవాడికి ఆదిశేషుడు అనేది ఒక నిరూపక నామం అయిపోయింది, ఆయన చేసే పనిని బట్టి అయిపోయింది. అది ఒక భటుడని, ఒక మంత్రి అని, ఒక రాజని, ఈ చేసే పనులను బట్టే కదా. ఒక కలెక్టరు, ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రెసిడెంటు, ఇవన్నీ వ్యక్తుల పేర్లా, వ్యక్తులు కాదు అక్కడ ఉన్నటువంటి పదవులు. అలాగే ఈ చేసే పనులను బట్టి వచ్చినది శేష అనేది. దాంట్లో మొదటి వాడు కనుక ఆది శేషుడు. ఈ మొదటితనము అని ఈ చెప్పినటువంటిది యామునాచార్యులు వారు చెబుతారు. నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన. ఆ రాముడికి నివసించాలంటే నివాసంగా తయారైపోతాడట ఈయన, ఒక ఇల్లులాగానే తయారైపోతాడు. పడుకోవాలనంటే మంచంలాగా అయిపోతాడు, కూర్చోవాలంటే ఆసనంలాగా అయిపోతాడు, నడవాలి అనంటే పాదుకల్లాగా అయిపోతాడు, ధరించేటప్పుడు వస్త్రం అయిపోతాడు, పడుకున్నప్పుడు తల దిండుగా కూడా అయిపోతాడు. ఇలా నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన ఇలా అన్ని ఆయా సమయాలకు ఏ అయి కావాలో ఆవిగా మారిపోతూ సేవ చేస్తూ ఉంటాడు. కనుక ఈయన శేషుడు అనేటటువంటి వాడు అయ్యాడు అని అంటారు ఆయన. అలాగే తాను చేసే పనులను బట్టి కనుక ఈయన ఈ విడవరాని సంబంధం ఉన్నది ఆయనకి ఈయనకి కూడా. చరణౌ నిపీడ్య, పాదాలను పట్టుకున్నాడు, అదే శరణాగతి. అంటే కాళ్ళు పట్టుకుంటే చాలు, ఇక మళ్ళీ మాట కూడా ఎక్కువ అవసరం లేదు. కాళ్ళు పట్టుకున్నాడు అని అంటే శరణాగతుడు అయ్యాడనే కదా. గాఢం ఆ పట్టుకున్నది కూడా అశ్లధత్వం, ఏమీ సందు లేకుండా అంటే విడవకుండా తన చేతులు గట్టిగా పట్టుకున్నాడు తన చేతులతో. మహావిశ్వాస ఉక్త, అది మహావిశ్వాసము అన్నమాట. ఇక నీ అందే నాకు ఆ విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది అని చెప్పటానికి. రఘునందన, ఈ పట్టుకున్నది ఎవరండి అంటే రఘునందనుడు, అంటే లక్ష్మణ, లక్ష్మణుడు. ఈ లక్ష్మణుడు ఎటువంటి వాడు? అతీశాహ అంటే ఆనుకూల్య సంకల్పము ప్రాతికూల్య వర్జనము కలిగినవాడు. ఇప్పుడు మనము ఎవరిని అయితే ఆశ్రయించుతూ ఉన్నామో ఆయనకి అనుకూలంగా మనం పనులు చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే అనుకూలమైందే తప్ప వ్యతిరేకం చేయకూడదు, వ్యతిరేకాన్ని విడిచిపెట్టాలి. ప్రతికూలమైనటువంటిది అన్నీ విడిచిపెట్టేసి అని అన్నాడు. మొత్తం అన్నీ కూడా విడిచిపెట్టేసి వస్తున్నాడు ఇప్పుడు. భార్యను కూడా మరి విడిచిపెట్టేశాడు, భార్యను కూడా వెంట తెచ్చుకుంటానంటలేదు కదా. ఆ భార్యను విడిచిపెట్టేశాడు, అమ్మ తండ్రి మొత్తం అయోధ్యలో ఉన్న తన ధనము అంతటిని కూడా విడిచిపెట్టేశాడు. అంటే రాముని కొరకు మాత్రమే సేవ చేయటానికి సిద్ధంగా వస్తూ ఉన్నాడు కనుకనే అతీశాహ అని చెప్పారు అతనికి. అదొక విశేషణం. ఆదౌ సీతాం పురుషకారత్వేన పరిగృహ్య ఉవాచ. మరి ఇక్కడ పురుషకారము అనంటే ఒక సంబంధాన్ని తెలియచేసేటటువంటి ఒక వ్యక్తి. సామాన్యంగా జీవుడికి దేవుడికి ఉన్న సంబంధము, మరి వీళ్ళు జీవుడే మర్చిపోతాడు, మర్చిపోయి ఈ సంసారంలో పడిపోయి సృష్టి ఆది అందే ఏ కల్పానికి ఆ కల్పానికే అంతకుముందు కర్మలు ఎలాగూ వస్తూ ఉంటాయి, అనాది సృష్టి ఆదిలోనే సంసారంలో పడిపోతాడు, పరమాత్మలో కాదు. నిజానికి పరమాత్మని ఆశ్రయించాలి. మనకి భాగవత రచన వ్యాస మహర్షి చేసినప్పుడు చెబుతాడు ఆయన, ఆయనకు ఒక దర్శనమైంది అన్నారు. ఎలాగోనంటే ఆ దివ్య పురుషుడు మహాపురుషుడు ఆ వాసుదేవుడు నారాయణుడు నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే ఆయన వెనక నీడలాగా ఛాయేవ అనుగత అన్నట్లుగా జీవుడు ఉన్నాడు. ఆ నీడలో జీవుడు, ఆ నీడ ప్రకృతి, దానికి ఈ నీడకి ఈ పరమాత్మకి మధ్యలో జీవుడు ఉన్నాడు. నీడ అన్నప్పుడు అది వెలుగుగా పరమాత్మ, చీకటిలాగా అంటే కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మగాను, ఆ గుణములు లేనిదిగా ప్రకృతిగాను, దుర్గుణములు దీంట్లో ఉన్నటువంటివన్నీ కూడా అంటే వికారాలు అన్నీ ఈ ఉన్నటువంటిది గాను ఇది కనపడుతూ ఉన్నది. ఈ వెలుగు, ఈ నీడ, ఇది ఈ నీడ వెలుగు ఎలా ఉంటాయి అని అంటే పూర్తిగా చీకటైపోదు. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. ఈ తిరిగేటప్పుడు ఈ సూర్యుని వెలుగు ఒక ప్రక్కన పడుతూ ఉంటే మరొక ప్రక్కని చీకటి ఉంటుంది. అయితే భూమి యొక్క దాన్ని ఆ భాగాన్ని అలా చీల్చి చూస్తే కానీ ఆ అక్షాంశములు ఉన్నాయి. ఒక 180 అటు ఒక 180 ఇటు మనకు చెబుతారు. ప్రతి అక్షాంశము దగ్గర మారిపోతూ ఉంటుంది ఈ పగలు రాత్రి. ఈ మారేటప్పుడు ఈ పగలు రాత్రులు మారేటప్పుడు ప్రతి అక్షాంశం దగ్గర మారదేమో, అసలు పగలు రాత్రి మారుతూ ఉంటుంది ఒక సమయ ఒక చోట. ఆ పగలు ఒక ప్రక్క పగలు ఒక పక్క రాత్రి అలా మారే దగ్గరలో వెలుగుతో కూడి ఉంటుంది ఆ నీడ కూడా. ఛాయ వెలుగుతో కూడా కూడి ఉంటుంది, పూర్తి చీకటి కాదు. అదిగో అలా ఉంటుంది ఇక్కడ కూడా అని మనం ఊహించాలి. ఆ ఊహించినప్పుడు ప్రకృతి వెనుక ఉన్నది, పరమాత్మ ముందు ఉన్నాడు. ఆ వెలుగుకి నీడలాగా అంటే విడవదికి ఇది ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది. ఆ ప్రకృతి పరమాత్మ బయటికి తెస్తే ఈ సృష్టి ఇంత పెద్దదై కనపడుతూ ఉంటుంది. ఆ కాలాన్ని అనుగుణంగా ఆ తర్వాత మళ్ళీ లోపలికి లాగేసుకుంటే ఆయన ఒక రోమకోపంలోకి వెళ్ళిపోతుంది. అది ఆయనలో లయమైపోయి ఆయనలోనే విత్తన రూపంలో ఉంటుంది. ఇది ఎక్కడికి పోయేది కాదు. ఈ మధ్యలో ఉంటుంది ఈ జీవవర్గం. ఈ మధ్యలో ఉన్న జీవవర్గం ఏం చేయాలి అని అంటే అటు పరమాత్మ వైపు చూస్తే, పరమాత్మ వైపు చూడటం అంటే పరమాత్మనే ధ్యానిస్తే, పుట్టిన దగ్గర నుంచి పుట్టక ముందు నుంచి కూడా గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా పరమాత్మనే ధ్యానిస్తే అటు వెళ్ళిపోతాడు, లేకపోతే ఇటు పడిపోతాడు. అందుకే గర్భంలో పడిన వెంటనే ఇతడు మర్చిపోతాడు. గర్భంలో దర్శనము అవుతుంటుంది అయినా బయటకు వచ్చేటప్పటికీ మర్చిపోతాడు, పరమాత్మని మర్చిపోతాడు, ప్రకృతిలో ఏకమైపోతుంటాడు. ఇలా కానిది ఎవరైనా ఉన్నారా అంటే నమ్మాళ్ళవారు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడికి గర్భమునందే నారాయణ మంత్రోపదేశం చేసి తల్లికి చెప్పినట్టుగానే చెబుతూ ఆమె నిద్రపోతూ ఉంటే నారద మహర్షి చెప్పినట్టు మనం విన్నాం. కానీ ఇక్కడ నమ్మాళ్ళవారి దగ్గర పూర్తిగా చూశాం. అక్కడ వినటమే మనకు తెలియదు, ఇక్కడ చూడటం కూడా జరిగింది. చూడటం అంటే ఏమిటంటే ఈయన పుట్టిన దగ్గర నుంచి అసలు కళ్ళు తెరవలేదు, కళ్ళే తెరవలేదు, ప్రకృతి ఈయన్నేమీ ఆక్రమించలేదు. గర్భములో ఉండగానే దర్శనం అందరికీ జరుగుతుంది అంటారు, భాగవతం చెప్తూ ఉన్నది. ఇది ఎన్నోసార్లు నేను కూడా చెప్పాను, అయినా మళ్ళీ సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటున్నా కూడా మనకి మళ్ళీ గుర్తు ఉండకుండా పోతుంది, వెంటనే పోతుంటుంది. అలా ఆయన గర్భములో ప్రత్యక్షమైనటువంటి పరమాత్మను ఇక ఆ కళ్ళు మూసుకుని అలాగే ఉంచుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగా ప్రత్యక్షమైన పరమాత్మ తన గర్భంలో కాదు. అలా ఆ స్వరూపాన్ని అలాగే నిలిపి ఉంచాడు, కనుక నిలిచిపోయింది ఆయనకి. అలా 16 సంవత్సరాలు కళ్ళు తెరవలేదు ఆయన. ఇది ఒకటి మనం చూస్తున్నామంటే మనం అప్పుడు పరమాత్మ వైపు చూసినట్టు. అలా పరమాత్మ వైపు చూసిన వాడు ఏమవుతాడంటే నమ్మాళ్ళవారిలాగా అవుతాడు. మరి ఇంకెవరైనా ఉన్నారా అలా? ఏమో మనకెక్కడ చరిత్రలో ఎవరు కనపడతలేదు. ఆయన అలా ఉన్నాడు అంటే ఆరంభమునందే సృష్టి ఆరంభము. ఎప్పటికప్పుడు సృష్టియే, తల్లి గర్భము నుంచి భూమి మీదకు రావటం కూడా వీడికి సృష్టి. వీడు ప్రత్యేకమైన వీడి సృష్టిది. వీడు పుట్టేటప్పుడు ఈ ప్రపంచం మొత్తానిది మహాప్రళయం తర్వాత దాని సృష్టి, అది జరుగుతూనే ఉంటుంది. ప్రతి జీవికి కూడా ఒక సృష్టి, ఒక స్థితి, ఒక లయము ఉంటుంది. మరి మొత్తం ప్రపంచానికి ఒక సృష్టి, ఒక స్థితి, ఒక లయము ఉంటుంది. అలా చూస్తే ఇదంతా విచారణ అంటే ఆలోచన. విచారణ అంటే ఏడిపేం కాదు, ఆలోచన చేస్తాం. ఇలా ఆలోచన చేసి చేసి చేసి అర్థమవుతుంటుంది, అదే జ్ఞానం అంటే. ఇలా అర్థమైనటువంటి దాన్ని బట్టి ఏం చేయాలి? పరమాత్మను విడవకుండా ఉంటే అదే భక్తి, శరణాగతి. విడిచి పట్టుకుని ఇలా చేశారనుకోండి దాన్ని భక్తి అంటారు. అసలు విడవకుండానే సర్వ భారములు పరమాత్మకి అర్పణ చేసేస్తే అది శరణాగతి అంటారు. ఇష్టమే రెండు, ఆయన మీద ప్రీతి కలిగి ఉండటమే. కనుక ఇదిగో ఇది చెయ్యాలి అని అంటే వీడికి చేయగలుగుతాడు. కానీ ఒకళ్ళు ఉంటే ఆ చెప్పేవాళ్ళు, ఆ సీతమ్మ అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు రక్షించటానికి సిద్ధంగా ఉంటుందా? ఆమెమో తల్లి, ఈయన తండ్రి. ఆమె ఎప్పుడు దయగలదే కనుక ఆమె సిద్ధంగానే ఉంటుంది. కనుక ఆ లక్ష్మి ఇప్పుడు సీతాదేవిగా వచ్చింది కనుక ఆమెను పురుషకారభూతురాలు అంటారు. రాముని అవతార కాలంలో ఆమెను ఆశ్రయించిన వాళ్ళకి తలలు తెగిపోలా. ఇప్పుడు అది కాకాసురుడు మనకు కనపడుతుంది, నిజానికి ఆమెకే అపచారం చేసింది వాడు. మళ్ళీ వచ్చి ఆశ్రయించాడంటే ఆమె సమక్షమునందే, ఆమె ఎదురుగా ఉండగానే వచ్చి మళ్ళీ రాముని ఆ పాదాల మీద తిరగబడి పడ్డాడు. అంటే వీడి పాదాలు రాముడి పాదాల మీద పడేటట్టు పడ్డాడు. అప్పుడు ఈమె అలా తిప్పి బిడ్డ తెలియక చేశాడు అని, కన్న బిడ్డ క్షమించండి అని అంటూ చెబితే వదిలేశాడు. మరి రావణాసురుడికి చెప్పింది నువ్వు శరణ పొందు అనేది పొందలేదు. కానీ ఎదురుగా అయితే ఆమె అక్కడ ఉంటే కుదరదు, చంపేవాడు కాదు. ఆమె ఉండగా చంపడం కుదరదు. విరాధుడు కూడా ఆమెను దించి వీళ్ళను ఎత్తుకుపోతే అప్పుడు నరికాడు వాడి బాహువులు. అలాగే కరదూషణాదులు 14,000 మంది వీళ్ళు వచ్చినప్పుడు కొండగుహలోకి వెళ్ళిపోమ్మంటాడు లక్ష్మణస్వామిని, మరి గద్దించి మరీ పంపిస్తాడు. ఆమె ఉంటే కుదరదు అక్కడ. తల్లి ఎప్పుడు కూడా హింస చేయనీయదు. అది మనకు రామాయణంలో కనపడుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు కూడా సీతా సమక్షం అంటూ ఉన్నారు ఇక్కడ. సీతాము ఉవాచ అంటే సీతాదేవి అక్కడ ఉండగా ఆమెను చూస్తూ అంటూ ఉన్నాడు అని అంటే అమ్మా నువ్వు కూడా చెప్పమ్మా అని అన్నట్లుగా ఆ భావన వచ్చేటట్లుగా చేశాడు అంటున్నారు. అలా ముందు చెప్పి పశ్చాత్తు పురుషకారేణ తత్పురుషకారేణ మహావ్రతం. ఇక ఆమె పురుషకారం అని అంటే ఆమె అంగీకారము వచ్చినట్లుగా భావించి, ఎందుకంటే వాళ్ళు కళ్ళతోనే చెప్పుకోగలరు కదా, ఇంగితజ్ఞులు ప్రేక్షితజ్ఞులు కూడా. అంటే లోపల ఏమున్నదో తెలుసుకుంటారు, కళ్ళతోనే ఏమున్నదో తెలుసుకోగలిగే వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు వీళ్ళును. మిథిలానగర వాసి ఆ తల్లి, మరి జనక చక్రవర్తి పెంపకము, మరి ఇక్కడేమో వీరు అయోధ్యావాసులు వీళ్ళు, ఇక్ష్వాకులు వీళ్ళు. కనుక అలా తెలుసుకుని రాముడు మహావ్రతుడు కలిగిన మహావ్రతుడట రాముడు. ఏమిటి ఈయన వ్రతం అంటే నచ్చజేయం కథంచన ఏతద్ వ్రతం మమ అంటాడు ఈయన. మిత్రభావేన సంప్రాప్తం, నేను నీకు స్నేహితుడునయ్యా అని వచ్చి అంటే చాలు నచ్చజేయం అన్నాడు, నేను విడిచిపెట్టలేను అంటాడు విభీషణుడి దగ్గర. ఆ రాబోయేది ఆ యుద్ధకాండలో చెబుతుంటాడు ఆయన. సుగ్రీవుడు వద్దన్నప్పుడు సుగ్రీవుడితో చెబుతాడు, నేను నీకు మిత్రుడును అని వస్తే నేను విడిచిపెట్టలేనయ్యా, నచ్చజేయం అశక్తుడను అన్నాడు. నా వల్ల కాదు విడిచిపెట్టడం. నిజానికి పరమాత్మ సర్వశక్తి కలవాడే, కానీ శరణాగతుల విషయంలో అశక్తుడట, అంటే విడిచిపెట్టలేడు, త్యజేయం అంటున్నాడు. ఇది ఈ సంస్కృత భాషలో ఉన్నది. అంటే త్యజేయమంటే విడిచిపెట్టలేను, విడిచిపెట్టను అంటల్లా విడిచిపెట్టలేను, ఆయనకు సాధ్యం ఆయన వల్ల కాదు ఆ మాట, అది ఆయన వ్రతం, ఒకప్పుడు కూడా విడిచిపెట్టలేను అంటున్నాడు. అలాగే ఏతద్ వ్రతం మమ అని కూడా చెప్పాడు, వ్రతం ఆయనే చెప్పాడు. ఏమిటో ఆయన వ్రతం అంటే సహృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. ఒక్కసారి నీ వాడను అంటే చాలు, అతడిని నేను అతడిని అనుసరించిన వారిని అందరినీ కూడా ఎవరి వలన భయం లేకుండా నేను కాపాడుతాను అంటాడు. ఇది ఏమిటయ్యా అనంటే నేను వ్రతము అన్నాడు. వ్రతం అంటే ఏమిటి, విడిచిపెట్టరు ఎవరు కూడా. ఒక వ్రతాన్ని పూనిన వాళ్ళు ఆ వ్రతాన్ని విడిచిపెట్టరు కదా. ఇప్పటికి కూడా ఏదైనా ఒక పూజ చేయటానికో, ఒక సత్యనారాయణ వ్రతం ఇలాంటివి చేయటానికో కంకణం కట్టుకుంటారు. ఏమిటి, ఎందుకు, ఇది అయ్యే వరకు దాన్ని విడిచేది లేదు, ఆ పూజ అయ్యే వరకు విడవను అనటమే ఈ కంకణం. అప్పటి వరకు విడవనని చెప్పేది కంకణం. అదిగో అలా కంకణమే కట్టుకున్నట్టుగా, చేతికి కంకణం కట్టుకున్నట్టుగా ఇది నా వ్రతము అని చెప్పినటువంటి వాడు రాముడు కనుక. అటువంటి రాముడు, అటువంటి రాముడిని గురించి చెప్తూ ఉన్నాడు అంటూ ఉన్నారు. ఇంకా దీనికి ద్వయమంత్రంలో ఉన్నటువంటి అర్థాలను కూడా వివరిస్తారు. రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.